అతివాహకత పుస్తకం 7వ భాగం. దట్టమైన గాజుతో తయారు చేసిన ఓ నాళంతో పనిమొదలు పెట్టాడు ఫ్యారడే. నాళానికి అడుగున ఓ రసాయనాన్ని ఉంచాడు. ఆ రసాయనాన్ని వేడి చేసినప్పుడు క్లోరిన్ వాయువు వెలువడుతుంది. నాళానికి అవతల కొసని వేడి చేసి కరిగించి మూసేశాడు. నాళం మధ్యభాగాన్ని వేడి చేసి కోణం ఆకారంలో దాన్ని వంచాడు. ఇప్పుడు రసాయనం ఉన్న కొసని వేడినీళ్లలోనూ, అవతలి కొసని ఐసు నీళ్లలోనూ ఉంచాడు. వేడెక్కిన కొస నుండి క్లోరిన్ ఉత్పన్నం కాసాగింది. వాయువు ఉత్పన్నం అవుతున్న కొలది నాళంలో వాయువు పరిమాణం పెరిగి దాని ఒత్తిడి కూడా పెరుగుతూ రాసాగింది. అలా ఒత్తిడి పెరుగుతూ ఉండగా ఒక దశలో ఐసు ఉన్న కొస వద్ద క్లోరిన్ ద్రవీకరణ చెందటం కనిపించింది. హెచ్చు ఒత్తిడి లేకుండా క్లోరిన్ 238.6 కే డిగ్రీలు, అంటే 34.5 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవీకరిస్తుంది. అంటే దీనిని సైబీరియాలో శీతాకాలంలో సులభంగా ద్రవీకరించవచ్చు. కనుక చల్లదనానికి ఒత్తిడి జత చేస్తే మామూలుగా మరింత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ద్రవించే వాయువులని మరింత హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద ద్రవింపజేయవచ్చు. అంతేకాక ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకి మరింత తక్కువ ఉష్ణోగ్రతలను సాధించడానికి ఓ కొత్త పద్ధతి దొరికింది. ఉదాహరణకి, ఒక వాయువుని ఓ పాత్రలో అధిక పీడనం వద్ద ద్రవీకరించాం అనుకుందాం. పాత్ర చుట్టూ కార్కు లాంటి ఉష్ణ నిరోధకత ఉన్న పదార్థపు తొడుగు ఉందని అనుకుందాం. ఇప్పుడు ఆ పాత్రని కొద్దిగా తెరుస్తాం. ఆ వేడికి లోనున్న ద్రవం మరిగి వాయువుగా మారటం ఆరంభిస్తుంది. కానీ అలా వాయువుగా మారటానికి పదార్థంలోని అణువులు శక్తిని పుంజుకోవాలి. ఆ శక్తి ద్రవం నుండే రావాలి. కనుక ద్రవ్య రూపంలో ఉన్న వాయువు ఆవిరిగా మారుతున్న కొలది ఇంకా చల్లబడుతూ ఉంటుంది. 1835లో సిఎస్ఏ తిరోలియే అనే ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త కార్బన్ డైఆక్సైడ్తో ప్రయోగాలు ఆరంభించాడు. ఫ్యారడే పద్ధతిలో ఆ వాయువుని చల్లార్చి చూడసాగాడు. అతడు లోహపు నాళాలు వాడాడు. ఇవి గాజు నాళాల కన్నా బలమైనవి. హెచ్చు పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేశాక అందులో కొంత భాగాన్ని ఆవిరి కానిచ్చాడు. అది ఇంకా చల్లబడి ఘనమైన కార్బన్ డైఆక్సైడ్గా మారింది. ఘన కార్బన్ డైఆక్సైడ్ చూడటానికి ఘన పదార్థం లాగానే ఉన్నా కరిగిస్తే ద్రవంగా మారదు. ఘన కార్బన్ డైఆక్సైడ్ ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారిపోతుంది. అందుకే దానిని పొడి మంచు అంటారు. అది 194.6 కే డిగ్రీల వద్ద వాయువుగా మారుతుంది. పొడి మంచుని ముక్కలు చేసి ద్రవ్య రూపంలో ఉన్న ఈథర్తో కలపవచ్చు. ద్రవ్య ఈథరు బాగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కానీ ఘనీభవించదు. పొడి మంచు ఈథర్ని చల్లబరుస్తుంది. ఈ సంపర్కంతో ఈథర్ ఇంకా చల్లబడుతుంది. ఈ రెండింటి మిశ్రమం 163 డిగ్రీల కే వరకు దిగుతుంది. అంటార్కిటికాలోని అతి తక్కువ ఉష్ణోగ్రతల కన్నా ఇది తక్కువ ఉష్ణోగ్రత. ఇప్పుడు నాళానికి ఒక కొసలో వాయువు ఉత్పన్నం చేస్తూ మరో కొసని మంచునీటిలో పెట్టే బదులు రెండవ కొసని ఈథర్ పొడి మంచు మిశ్రమంలో పెట్టవచ్చు. ఈ పద్ధతిలో మునుపెన్నడూ ద్రవీకరణ సాధ్యం కాని వాయువులని ద్రవీకరించడం సాధ్యమవుతుంది. నిజానికి 1860ల ప్రాంతాలకల్లా మనకు తెలిసిన వాయువులలో 4 మాత్రమే ద్రవీకరించడం సాధ్యం కాలేదు. అవి ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్.